కానీ దాని వలన ఆమెకు సంతృష్టి కలుగుటలేదు. స్వహస్తములతో వండి హనుమంతునకు తినిపించవలెనని ఆమెకు కోరిక కలిగినది. వివిధ పక్వాన్నములు తయారైనవి. భుజించుటకు హనుమంతుడు కూర్చొనెను. తల్లి చేతి వంట ఎంత మధురముగానున్నది అనుకొనుచు అతడు భుజింపసాగెను. ఎంత తిన్నది అతనికి తెలియటలేదు. చేసిన వంట అంతయు పూర్తి కావచ్చినను అతడు విస్తరి వద్ద నుండి లేవలేదు. జానకీమాత ఆశ్చర్యసాగరములో మున్కలు వేయుచున్నది. ఏమీ తోచక శ్రీరాముని స్మరించినది. తక్షణమే ఆమెకు హనుమంతుని వేషములో స్వయముగా శంకర భగవానుడే భుజించుచుండుట కానిపించినది. ప్రళయకాలమున యావద్విశ్వమును భక్షించు వేచు మహాకాలునకు కూడా కాలుడైన హనుమంతుని ఉదరము ఈ పదార్థములతో నిండున ఆమె శ్రద్ధాభక్తులతో హనుమంతుని స్తుతించినది. హనుమంతుని వెనుకకు వెళ్ళి అతని శిరస్సుపై ఓం నమశివాయ అని వ్రాసి శేషించిన స్వల్ప పదార్థములను వడ్డించినది. దానితో అతడు సంతృప్తి చెందెను. ఈ రీతిగా సీతామాత కూడా హనుమంతుడు శివావతారమూర్తిగా అంగీకరించినది. చిటికెల ఆంజనేయస్వామి. శ్రీరామచంద్రునకు హనుమంతుడే సమస్తోపచారములు చేయుచుండెను. మరెవ్వరికి ఎంతమాత్రమును అవకాశమిచ్చుటలేదు. సేవాకార్యములన్నీ అతి జాగరూకతతో నిర్వహించుచుండెను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా రామచంద్రుని సేవింప తహతహలాడుచున్నారు. చిట్ట చివరకు వారందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించినారు. తదనుసారము రఘునాథునికొక క్రొత్త దినచర్యను ఏర్పాటు చేసినారు. అందులో భగవానునికి ఏ సేవను ఎవరు చేయవలనన్న విషయము నిర్ణయము కావలెను. మనమందరము మన కార్యములు మన సమయములు నిర్ణయించుకొనవలెను. మనము హనుమంతునకేమీ అవకాశమియ్యరాదు. ప్రణాళిక ఏకగ్రీవముగా అంగీకరింపబడినది. సీతామాత ద్వారా శ్రీరామచంద్రులకు విషయము సర్వస్వము నివేదింపబడెను. అది చూచి భగవానుడు మందస్మితము చేసి దానిని హనుమంతునకు చూపి చిరునవ్వు నవ్వుతూ, హనుమ, ఈ ప్రణాళిక నీకు సమ్మతమేనా అనగా, ప్రభు, అందరికీ అంగీకారమై తల్లి ద్వారా ఇది నిర్ణయమైనచో మీరు అవశ్యం అంగీకరించవలసినదే. ఏ సేవయూ లేనివాడను నేనొకడినే కదా అని హనుమంతుడు పలికెను. ఏ పనియూ విడవకుండా ప్రణాళిక సిద్ధపరిచినారా, జాగ్రత్తగా చూచుకొనుడు అని భగవానుడు ప్రశ్నింపగా ఏమీ మరువలేదని వారు సమాధానమిచ్చినారు. అందరూ హనుమంతుని అభిప్రాయమున కామోదముద్ర వేసినారు. ప్రభుముద్ర కూడా పడినది. స్వామి, ప్రభువులు ఆవులించు సమయమున చిటికెలు వేయుట రాజ సంప్రదాయమే కదా, ఆ పని నాకు మిగిలినది అని ఆంజనేయుడు పలుకగా అందరూ దానిని సామాన్య కార్యముగా భావించినారు. అందులకు భగవానుడు కూడా చిరునవ్వుతో అంగీకరించెను. సేవా సంబంధములో హనుమంతుని సూక్ష్మ జ్ఞానమెట్టిదో భరతుడు మాత్రం ఆశ్చర్యచకితుడాయెను. హనుమంతుని కోరిక నెరవేరినది. భగవానుడు తిరుచున్నను, త్రాగుచున్నను, కూర్చున్నను, పరున్నను, సర్వకాల సర్వావస్థలయందును ఆయనతో కూడా హనుమంతుడు ఛాయవలె ఉండసాగెను. భగవానుడు నిద్రించు వేళ కూడా కొద్ది దూరములో కూర్చుని అతడాయన వదనబింబపు సోయగమును తిలకించుచుండెను. అనేక మంది అనేక విధముల అనుకొనసాగిరి. కాని హనుమంతుడు వారందరితోనూ, అయ్యా, ప్రభువుల కావులింత ఎప్పుడు వచ్చునో ఎవరు చెప్పగలరు అనుచుండేటివాడు. హనుమంతుడు శ్రీరామచంద్రునకు నిత్యము నీడవలే మసలుచుండుటతో సీతామాత కూడా ప్రభువులకు ఏకాంత సేవలు చేసుకొనలేకపోవచ్చున్నది. ఎవరైనను వెళ్ళి హనుమంతుని వలన భగవత్ సేవలో తమకేర్పడుచున్న ఆటంకములను తెలియజేసినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు వాటినన్నిటినీ శ్రద్ధగా విని ముద్దుగా చిరునవ్వు లొలికించుచుండేటివాడేగాని హనుమంతుని మందలించేవాడు మాత్రము కాదు. లక్ష్మణ శత్రుఘ్నులు భయపడినారు. చివరకు సీతామాత మనవిపై భగవానుడు పూర్వ ప్రణాళికనే అమలులోనికి తీసుకొని వచ్చెను. ఆంజనేయుడాదిలో వలనే నిరంతరము రామసేవ చేసుకొనుచున్నాడు. మహాతాత్వికుడు మారుతి. భరత శత్రుఘ్నాదులందరకు శ్రీరామచంద్రుడు హనుమంతునే అత్యధికముగా ప్రేమించుచున్నాడన్న భావమేర్పడెను. అది సత్యము కూడా. వారేమైనా ప్రభువునకు చెప్పదలిచినచో హనుమంతుని ద్వారానే చెప్పవలసి వచ్చుచుండెను. హనుమంతుడు స్వయముగా సీతారాములను ప్రశ్నించుచుండేవాడు. జీవాత్మ పరమాత్మల విషయమైన తత్వజ్ఞానమును పొందుచుండేవాడు. భగవానుడు తనకు అనేక పర్యాయములు తత్వజ్ఞానమును ఉపదేశించుచుండేవాడు. వేదాంత రహస్యములనతడు హనుమంతునకు సంపూర్ణముగా వివరించి చెప్పెను. ఆధ్యాత్మ రామాయణమందలి ప్రాథమిక ప్రసంగములిటివే. కృష్ణావతారములో భగవానుడు అర్జున ఉద్ధవులకు ఉపదేశించినట్లు బ్రహ్మాండ పురాణమందు వర్ణింపబడెను. హనుమంతుడు జ్ఞానమూర్తియను విషయమునకనేక ప్రసంగములు ప్రమాణముగానున్నవి. సాక్షాత్తు శంకరుని విషయములో ఇది ఆశ్చర్యకరమా? అత్యధికముగా సేవించుచున్న హనుమంతుని చేరి భగవానుడు, హనుమంత, నీవు నా స్వరూపానివి, ఇంతగా సేవ చేయవలసిన అవసరమేమున్నది, విశ్రాంతిగా ఎందులకుండరాదు అని ప్రశ్నించగా, ప్రభు, నీ వచనములు సత్యమే, సేవ చేసినంత మాత్రమున నేను నీ స్వరూపమును కాన సేవా సమయమందు కూడా నాకు విశ్రాంతిగానే ఉండును. శరీర దృష్ట్యా నేను మీ సేవకుడను. నా ఈ శరీరము సర్వదా మీకును, మీ సేవలకును వినియోగపడవలెను. దీని ప్రయోజనమిదియే కదా. జీవదృష్ట్యా నేను మీ అంశను. నేను మీ సన్నిధి అందే యుందునుగాక. నాకెన్నడును మీ వియోగము కలుగకుండుగాక. ఇదియే నా కోరిక. తత్వదృష్ట్యా నేను మీ స్వరూపమును. ఈ సృష్టిలో వినవలసినది చెప్పవలసినది ఏముండును ప్రభు అనగా విని భగవానుడు అత్యంత ప్రసన్నుడాయను. యాగాస్వరక్షకుడు హనుమ. శ్రీరామచంద్రుని యాగాస్వము విడువబడినది. శత్రుఘ్న, పుష్కల, లక్ష్మీధరాది మహావీరుల గుర్రమునకు రక్షణార్థము నియమింపబడినారు. హనుమంతుడు కూడా వారి వెంటనున్నాడు. అనేక దేశములలో ఘోర యుద్ధములు జరిగినవి. ఆ సమయములో హనుమంతుడు ప్రదర్శించిన పరాక్రమ విషయములు పద్మపురాణములో పాతాళ ఖండాంతర్గతమైన తదంశమును పఠించినచో తెలియనగును. ఇచ్చట కొన్ని ఘట్టములు సంక్షేపముగా తెలుపబడుచున్నవి. చక్రాంగ నగరాధీశుడగు సుబాహునితో యుద్ధము జరుగుతున్నది. అనేక మంది వీరులు హతమైనారు, అనేకులు గాయపడినారు. చిట్ట చివరకు హనుమత్సుబాహుల మధ్య యుద్ధమేర్పడినది. ఒకే ఒక దెబ్బ హనుమంతుడు కొట్టగా సుబాహు స్మృతి తప్పి పడిపోయెను. ఆ మూర్ఛలో అతడు అయోధ్యయందున్నట్లును, శ్రీరామచంద్రుడు సరయూ తీరములో యాగము చేయుచున్నట్లును, బ్రహ్మాదులు అతనిని స్తుతించుచున్నట్లును, నారదాది ఋషిగణము వీణా వేణు మృదంగములు మ్రోయించుచు భగవానుని గుణగణములను గానము చేయుచున్నట్లును చూచెను. ఆ శ్యామసుందరిని అఖిల లోకాశ్చర్యకర దివ్య మధుర సౌందర్యమును చూచి సుబాహు ముగ్ధుడై అదే స్థితి యందు చాలాసేపుండిపోయెను. మూర్ఛ నుండి తెప్పరిల్లిన మీదట అతని అజ్ఞానము నాశనమైనది. ఒక మహర్షి శాపగాథను వినిపించి హనుమన్ మహిమను గానము చేసి, మహాత్మా, నీ చరణస్పర్శ వలన నాకు రామతత్వజ్ఞానము కలిగినది, జరిగిన దానికి నన్ను క్షమించుడనుచు, యుద్ధము మానివేసి అమూల్యమైన కాన్కలతో అయోధ్యానగరము చేరి శ్రీరామయాగములో సేవలు చేయవలనని భావించుకొని హనుమదాదులను పూజించి యాగాస్వముతో పురోగమించెను. శ్రీ శివాంజనేయ సంగ్రామము. తదుపరిని యాగాస్వము శివభక్త శిరోమణి దేవపురాధీశ్వరుడు అయిన వీరమణిచే బంధింపబడెను.